హి ఆత్మా ప్రణత్తింద్రియం రజసో జోనరస్మిభిః ఇంద్రమిద్ధరే వహతో ప్రతిధృష్ట సమసం ృదీనాంగస్తుతిరుపయజ్ఞం చమానూషాణాం ఆదిష్టవృత్రహన్రథం యుక్తాదే బ్రహ్మణాహరీ అర్వాచీనం సుతే మనోగ్రామాకృణోతు భగ్నునా ఇమమింద్రసుతం మే వజ్రేష్టమత్యం మదం శుక్రస్య త్వాభ్యక్షరం ధారారుతస్య దాదనే ఇంద్రాయ నో నమర్చతోబ్రవీతన సుతామత్సరింద్రవోజ్యేష్టం నమస్య దాసాః నకిష్మద్రసీత రోహరీయదింద్రజచ్చాసే నకిష్మానో మద్మనా నకిష్మశ్వ ఆనసే యజేకయద్విదజతే వసుమర్తాయ దాసుషే ఈశానో అప్రతిష్కృత ఇంద్రో అంగ కదామర్తమరాధసం పరాక్షుంబమివ స్ఫురత్ కదానశ్వశ్రభద్దిర ఇంద్రో అంగ యచ్చిద్ధిత్వా బహుభ్యాసుతావాసతి ఉగ్రం తత్పత్యదేశ భయింద్రో అంగ ిక్షోపతో మద్భక్తిబంది గౌర్యాంద్రేణ సయాపరీర్మృష్టామదంతి శోభసేమ స్మీరణస్వరాజ్యం తాస్య పృషనాయుభ సోమం శ్రేణంతి ప్రశ్నాయ ఇంద్రస్య ధేనవో వజ్రం హిన్వంతి సాయ కంబ స్మీరణస్వరాజ్యం తాస్య నమసా సహస్రపర్యంతి ప్రచేతస వ్రతాన్యస్య నశ్చిరే పురోని పూర్వచిత్తయేవ స్మీరణస్వరాజ్యం ఇంద్రోదధీత అస్తభిర్వృత్రాన్య ప్రతిష్కృతః జఘానభతీర్ణవ ఇచ్ఛన్న స్వస్య యచ్చిరః పర్వతేష్వపశ్రితం తద్వీయచ్చర్యణావతి అత్రాహగోరమన్వదనా భక్తష్టూరబీజ్యం ఇదిద్ధానంద్రమాసో గృహే కో అద్యయుంకే ధురిగా ఋతస్య సిమీవతో భామినో దుర్ఘటాయూన్ ఆసన్నేషోన్హృత్సమజో భూన్యలేషాం భృత్యా వృణధస్స దీవాత్ కయీషతే దుజ్యతే కోమీ భాయ కోమం సతే సంతమింద్రం కో అంతి కస్తోకాయ కయి భాయోత రాజేధి ప్రవక్తం వే ఏకో జనాయ కో అగ్నిమీట్టే హవిషా ఘృతేన సుఖాయ జాత ఋతుభిర్ధ్రువేమీ కస్మై దేవాసు భగోమం సదే భీతిహోత్రస్సు దేవ త్వమంగ ప్రశంసిడో దేవస్థమిష్టమత్యం నత్వన్నామఘవన్నస్తిమధ్యేంద్రబ్రవీమి దేవచాః మాదే రాధాం శివాత భూతయో వసోస్మాంతదా చనాదభన్ విశ్వాదనముపమిమానుషవసో నిదర్శనిభ్య ప్రజే శుంభం తేజన యోన సప్త యోజామన్ రుద్రస్య సూరవస్తుతం సహ రోదసీహి మరుదశ్చక్రే వృధేమదం తిలీరా విరచేషు కృష్ణాజః తవృక్షిరాసో మహిమానమాసదది రుద్రాసో అధీచక్రే సదాః అర్థం కా అర్కం జనయంతరింద్రియమధిశ్రయో దధిరే వృష్ణీమాతర గోమాతరో యచ్చుభయం తే అంజిభిస్తనోషు శుభ్రాదధిరే విరుక్మతః బాధం తే విశ్వమభిమాతినమపవర్మాన్యేషామనోరీయతే ఘృతం విజయభ్రాజం తే సుమఖాతరిష్టిభిః ప్రత్యామయం సో అచ్యుతాదితో జసా మనోజుభోజన్మరుతో రథేష్ ప్రాగాధీరయుగ్మం ప్రయద్రథేషు పృషధీరయుగ్మం వాజే అద్రిం మరుతో రంభయంతః విష్యంతి ధారాశ్చర్మే బోధభిర్యంతంతి భూమా ఆవో వహంతు సప్తజో రఘుష్యతో రఘువత్తానః ప్రతీగాత బాహుభిః శ్రీజటామరీరుభస్తదస్కృతం వాదయధ్వం వరతో మధ్వో అంధాతః తే వర్ధంతః స్వతా వసో మహిత్పలానాకం తస్తు రురుచక్రిరే సదాః దుష్పర్యద్ధావత్రిగాణం మదచ్యుతం వయోనసీ దన్నతి పరిగిణి ప్రియే సూరాజివేద్యుయూధయో నత్మాజస్రవస్య వో న పృథనాసుజే చిరే భయం తే విశ్వభువానా భరద్భ్యో రాజానజివస్తేషసం దృశో నరాః పక్షాయద్భ్రం సుకృతం నిరంజనం సహస్రాభృష్ట్యం స్వభ అవర్తయత్ భరతరింద్రో నర్యపాం సికర్తవేహం వృత్రం నిరవామోద్యతం నవం గోద్భం నోనుద్రేపదం నమోజ సాదాదృహాణం చిద్విధుర్వి పర్వతం భ్రమణం తో బాణం మరుత సుదాన భోమధే సోమశ్చరణ్యామి చక్రిరే జిహ్మం నోనుద్రే వదం గయా దిశాసింఛన్నత్సంగోగామాయ కృష్ణజే ఆగచ్చంతి మమసా చిత్రభానవః కామం విప్రస్య దర్పయంత ధామాభిః యావః శర్మ దదమానాయ సంధి త్రిధాతో నిధాసుటే యచ్చతాధి అస్మభ్యంతాని మనుతో వియం తరయిం నాధత్తవృణరస్వీరం మరుతో యస్య హి క్షయే బాధా దివో విమహతః సూ గోపాత మోజనాః యజ్ఞేర్వాయజ్ఞమాహసో విప్రస్య వామధీనాం మరుతః శృణుతాహవం ఉదభాయస్య భాజినో న విప్రపదక్షత స్వగంధాగోపాతిభ్రజే అస్య వీరస్య బర్హిణి సుతస్తో భోగిభిష్ణు ఉక్తం మదశ్చ సస్యతే అస్య శ్రోషం పాభుభో విశ్వాయస్తర్షణీరభి సూరం నిస్సృషీర్ణాః భూర్భిర్హిదాసివసరద్భిర్మరుతో భయం అహోభిస్తర్షణీనాం సుభగస్త ప్రాయజ్య భో మరుతో అస్తు మత్యాః యస్య ప్రజాంసి వర్షస ససమానస్య వానరస్మేదస్య సత్యసమదః విదాకామస్య మేనదః యోయం తత్సత్యసమద ఆవిష్కర్తమహిత్వనా విద్యతా విద్యుతారక్షాః గూహతా గుహ్యం తమో వియాత విశ్వమత్రిణం జ్యోతిష్కర్తా యజస్మసి తత్పక్ష ప్రతవసో విరప్సినో నానత అవీధురారిజీషిణాః దృష్టతమాసో నృతమాసో అంజిభిర్యానద్రే కేచిదుస్రాజీ వస్తృభిః ఉపహ్వరేషు యదచిధ్వం యజిం వయైవ మరుదః కేనచిత్పథా చోదంతి కోశా ఉపభో రథేష్వాఘృతముక్షత మధుమర్ణమచ్చతే ప్రైణామద్మేషు విధురేవ రేజతే భూమిర్యామేషు యద్ధయుంజతే శుభే ఏ క్రేలయోధునయోభ్రాజదృష్టయ స్వయం బాహిత్వం పానయంత దూతాయః నహి స్వదృక్పృగద స్వయువాగరోయీశానస్తవీభిరావృతః ప్రాషాఘనస్య జన్మనావదామసి సోమస్య జిక్వా ప్రతీకాదిగచ్చేమింద్రం సంగర్వానా సదాదిన్నామాని యజ్ఞియాని దధిరే స త్రియసేకం భానుభిస్తమ్యేమిక్షిరేతేరస్మిభిస్తరుద్రాభిస్తుపాదయాః ఏవాసీమంతరిష్మినో అభీరవోభిద్రేర్జునస్య మారుతస్య ధామ్నాః విద్యున్మద్భిర్మరుదస్వర్తైరసేర్యాదృష్టిమద్భిరస్తవర్ణైః ఆవరిష్టయానయురామయోనపక్తతాసు మాయాః ేర్వరమాభిషంగైర్శుభేకయాన్నిరథతోర్భిరస్మైః రుక్మాణచిత్రస్వధీజీవాన్వ్యారథస్య జంఘనంత భూమ శ్రీకం భోధీతనో సుమాసీర్మేధావనాడక్రేణవంత భూర్భా యుష్మభ్యంతం మారుతస్సు జాతాస్తు విద్యుమ్నాతో ధనయంతే అద్రిమ్ నిగృధ్రాః పర్యావాగోరివాం ధియం వార్కార్యాం చ దేవీం బ్రహ్మ గృణ్వంతో గోతమాసో అర్కైరోద్భం నో రుద్రముత్సతిం విమధ్యై ఏదత్యన్నయోజనమచేతి సందర్భయన్మారుతో గోతమో వః పశ్యన్నిరణ్యచక్రానయోదంష్ట్రాద్విధావతో బరాహూస్యామరుతో న భద్రే ప్రతిష్టో భతి బాధతో న వాణీ అస్తోభయద్రుధా సామనస్వధాంగభస్తో మానో భద్రాక్రమోయంతు విశ్వతో లబ్ధాసో అపారీతాస బుద్ధిదాః ేవానో యథాసే అసన్న ప్రాయువో రక్షితారో దివే దివే దేవానాం భద్రాసు భద్రేజోయతాం దేవానాం రాతిరభినో నివర్తతాం దేవానాం సఖ్యముపాసేది మామలం దేవానాయ ప్రతిరంతు జీవసే తాన్ పూర్వాయ నిమిదాహోమహే భయం భరం మిత్రమదీతిం దక్షమశ్రిధం అర్యమనం వరుణం సోమవస్వినా సరస్వతీన సుభగామయస్కరత్ తన్నో వాతో మయో భువాదు భేషజం తన్మాతా పృథివీ తత్మితాభ్యౌః సద్రామానస్వామసుమయోభుమస్తశ్వినాదృణుతం ధృష్ణా యువాం కమీషానందకస్థస్థు హస్పతిం ధియం జన్మమవాసే హూమహే భయం ఊషా నో యథా వేద సామసద్భృధే రక్షితా వాయురదబ్ధ స్వస్తయే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రావా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నష్టార్క్షో అరిష్టమేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ప్రషాదస్వా మరుత ప్రశ్నీ మాతరస్సు భయ్యా వా నో విదథేషు జగ్మాయ అగ్నిజిహ్మామన వస్తూన చక్షసో విశ్వే నో దేవామసాగమన్నిహ భద్రం గర్ణే విశృణుయామలేవ భద్రం పశ్యే మాత్రభిర్యజత్రాః స్థిరైరంగే స్పృష్టువాంసస్థలోభిర్వ్యాసేమ దేవహీతం యదాయోః శరమిన్ను శరదో అంతే దేవాయత్రా నశ్చక్రా జరసం తనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారీర్ఘతాదిర్గంతో అదీతిర్జౌరదీతిరంతరిక్షమదీతిర్మాతాదవిలాసపుత్ర విశ్వే దేవా అదీతి పంచజనా అదీతిర్జాతమదీతిర్జనిత్వం జనేతి నో వరో నో మిత్రో నయతు విద్వాన్ అర్యమా దేవైః సజోషాః ఏవ శ్లోకసేవానాస్తే అప్రమూరామహోభిః ప్రతారక్షంతే విశ్వాః తే అస్మభ్యం సన్నాయం సన్నమృతామర్త్యేభ్యః బాధమానా అపద్విషాః వినః పథస్సు విదాయ చియంతింద్రో మరుతాః ఊషా భగో వంద్యాసః ఉత రోధి యోగో అగ్రా పూషన్ విష్ణవే వాయావః కర్తాన స్వస్తి మదాః మధువాతారితాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ స్వంతోషధీః మధురక్తమతోషసో మధుమత్పార్థివం రజాః మధుజౌరస్తు నః పితా మధూమాన్ ధావనస్త ధర్మధూమాస్తు సూర్యాః మాధ్వీర్గావో భవంతు నః సన్నా మిత్రః సంవరుణః సన్నా భవత్వర్యః సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణోరనుక్రమః త్వం సోమ ప్రతీకితో మహేరా త్వం రజిష్ఠమనో నేషి పంథా ప్రణీతి పితరో నయిందో దేవేషు రత్నామ భజంత ధీరాః త్వం సోమ క్రతుభిః సుక్రతుర్భూస్త్వం దక్షైస్తు దక్షో విశ్వమేధాః మృడా మృడత్తేభిర్మహిత్వాజుమ్యేభిర్జుమ్యభవోదిలక్షాదేవరోనస్యీరం నవసోమ సుదృష్టమాజక్ప్రియో న మిత్రో దక్షాయ్యో అర్యమేవాసి సోమ యాతే ధామాని పియా పృథివ్యాంద్యా పర్వతేష్మోషధీష్వప్సు దేభిన్నో విశ్వే సుమన అహేలం రాజన్ సోమ ప్రతిహవ్యాగృభాయ త్వం సోమాధిదత్తం రాజోదవృద్ధ త్వం భద్రో అధిక్రతో త్వం చ సోమనోపసో జీవాతుం నమ రామహే ప్రియస్తో వనస్పతిః త్వం సోమమహే భగంతం యో నృతాయతే రక్షం దధాసి జీవసే త్వం నః సోమ విశ్వతో రక్షారాజం నధాయతః నరిష్యే త్వావతః సఖా సోమయాస్తే మయో భువ భూతయః సంతి దాసుషే నాభిర్నా వికాభవ ఇమం యజ్ఞమిదం వచో జుజుషాన ఉపాగహి సోమత్వం నా హృదే భవ సోమగేర్భిష్పా భజం వర్ధయా మో వచో విదాహ సుమృణేకో నామీశ నయస్థానో అమీవ సుమిత్పుష్టివర్ధనః సుమిత్రః సోమనోభవ సోమనారంధినో ఆహృతి గాభో నయవశేష్ పర్యాయివస్వభోగ్యే యస్ సోమసఖ్యే తవ రారణద్దేవమర్త్యాః తం దక్షః సజతే కవిః వృష్యానో అభిషస్తే సోమనిపాక్యం రాధః సర్వాసు దేవయేధినః ఆప్యాయస్వతమే తుదే విశ్వతః సోమవృష్ణ్యం భవాచస్వతం కథే ఆప్యాయస్వమలిందమసోమ విశ్వేభిరంశుభిః భవానస్వశ్రవస్తమః సఖాభృధే సంతేపయాంసి సమూయంతు వాజాః సంవృష్ణ్యాణ్యభిమాదికాః ఆప్యాయమానో అమృతాయ సోమతిశ్రవాంశుత్తమాని భీష్మ జాతే ధామాని హమిషాయజం జిరాజే విశ్వా పరిభూరస్తు యజ్ఞం అజయస్మాన ప్రతరణస్తు వీరో వీరః ప్రచారాసో మధుర్యాన్ సోధేనం సోమో అర్వందమాసుం సోమా వీరం కం మన్యం దాతి సాధన్యం విదచ్చం సమేయం విదశ్రవణం యోదరాదరస్మై అడాహం యత్సృదనాథమక్షిం స్వర్ణామప్సా మృదనస్య గోపా హరేషు చాం సుక్షితిం దుస్త్రవ సంజయం ధన్వామనోమదేవసోమ త్వమివాషధీ స్వామ విశ్వాస్తమపో అజనయస్తంగాః త్వమాదంథోర్వా అంతరిక్షం తంజో సోమోవత్ దేవేన నోమనసా దేవ సోమరాజో భాగం సహదావన్నభియుధ్య మాత్వాదనదీశీడే వీర్యస్యోభయేభ్య ప్రతిజిత్సారమిష్టౌ ఏతావృత్యా పురసత్తేతుమత్ర సమూర్భే అభ్యేరజసో భానుమన్యే నిష్కృణ్మానా ఆయుధానీవ ఘట్టవ ప్రతికావోరోషేర్యంతి మాతరాః ఉత భక్తన్నరుణా భానవోరుషా స్వాయుజో అరుషేర్గాయుక్షత అక్రన్నృషాసో వయునాయ పూర్వసారుషం భానుమరుషీవశిశ్రయుః అర్చం దినారీరవసో నృత్యభిస్తమానేన యోజనేనాపరాపతాః ఇషం వహంతి సుకృతే సురానభే విశ్వేదహయజమానాయ సున్వతే అధిపేషాం దివపదే ఋతో దివాపోర్ను దేవక్షుస్రే వవర్జహం జ్యోతిర్విశ్వస్మై భువనాయ గణపతీ గాభో నృతరం ఉషా భక్తమాః ప్రత్యర్చీరుషాదస్య అదర్శి విదిష్టతే బాధతే వృత్తమధ్వం స్వరుణ్ణవేశో విదశే స్వంజన్ చిత్రం దివోదూహిత భాగమశ్రేత్ అతారిష్మతుమాదస్వారమస్యోడా ఉచ్ఛంతీ వయునా కృణోతి శ్రియేషన్నోరస్మాయే విభాతి సుప్రదీ కాసౌ మనసాయాజీక భాస్వదీ సోదృతానాభిలా గోతమే ప్రజాపాతో నృపతో అశ్వబుద్ధ్యానుషో అగ్రా ఉపమా శివాజాన్ ఉభస్తమశతం సువీరం దాస ప్రవర్గం రజమస్వబుద్ధ్యం సుగంగాశ్రవసాజా విభాశివాజ ప్రసూతా సుభగే బృహంతం విశ్వాని దేవీ భువనాభిచక్ష్యా ప్రదీదే చక్షురుర్భియా విభాతి విశ్వం దేవం చరసే బోధయంతి విశ్వస్య వాచమవిదన్వనాయో పునః పునర్జాయమానా పురాణీ స మానం వర్ణమభిశుంభమానా స్వగ్నీవ గ్రంథర్విజ ఆమినామర్తశ్చ దేవీ జనయంత్యాయోః యోర్వదీశివో అంతాంగబోధ్యమస్వదారంభృతర్యోజి రవిలదీమనుష్యా యుగానియోఢాజారస్తక్షసా విభాతి వసూర్ణ చిత్రా సుభగా ప్రధానా సింధర్ణక్షోదావుర్విజాప్యస్వైర్ అమీనతీధీర్యాని వ్రతాని సూర్యస్తిరస్మిభర్దృశానా ూఢస్తమాభాస్మభ్యం వాజినీవతి తోకం చతనాయం చామహే ఉషో అద్యేహగోవత్యస్వతి విభావరి రేవస్మేభ్యోక్షసో నృతావతి యుక్ష్వాహి వాజినీవత్యస్వాహ్యాష అథాధో విశ్వాసౌభగాన్యావాహ అశ్వీనా భక్తిరస్మదా గోమద్దశ్రాహిరణ్యవత్ అర్వాగ్రథం సమానసాది యచ్చతం శ్లోకమాజివోజ్యోధిర్జనాయ సక్రతోః ఆనవోర్జం వహదమశ్వినా యువాం ఏహ దేవామాయో భువాదశ్రాహిరణ్యవర్తనీ షర్భుధో వహంతు సోమాపీతయే అగ్నే సోమాభివంసు మే సృతం రేషణాహమం ప్రతిసూక్తాని హర్యతం భవతం దాసుషే మయాః అగ్నే సోమాయో అద్యవామిదం వచస్త పర్యతి తస్మై ధత్తం సువీర్యంగభాం కోఠం స్వస్యం అగ్నే సోమాయాహూతిం యో భాం దాసాధ్యవిష్టేతి సర ప్రజయా సువీర్యం విశ్వమాజుర్వ్యశ్రవత్ అగ్నే సోమాచేతి తద్వీర్యం భాగ్యదముష్ణీరమసం పరింగా అవాదిరసం మృతయోవిందం జ్యోతిరేకం బహుభ్యా యుపమేతాని దివిరోజాన్యగ్నిశ్చోమసూ అధత్తం యుపం సింధోస్తేన భజ్యాదగ్నేమంజతం గృభీతాన్ ఆన్యం దివో మాదరిష్వాజ భారామత్నాగన్యం పరిశ్యేనో అద్రే అగ్నేడో మా బ్రహ్మణా వా వృధానోనం యజ్ఞాయ చక్రసురు లోకం అగ్నేడో మా హవిషః ప్రస్థితస్య వీతం హర్యాదం మృణనా జుషేధా సుశర్మాధాస్త్వమ సాహి భూతమథా ధత్తం యజమానాయ సంయో యో అగ్నిషో మా హవిషాసమర్యాద్యే భద్రీకామనసాయో ఘృతేన తస్య వ్రతం రక్షణం మాతమం రాజో విసేజనాయ మహి సర్వాయచ్చతం అగ్నిషో మా సమేదసాసహూతీమనతం గిరాహ సందే వత్రాబూవసు అగ్నిషో మా బలేన భాగ్యో మాం ఘృతేన దాసతి తస్మై దీతయతం బృహత్ అగ్నిషో మా విమానీనో యువం హవ్యాజోషతం ఆయాతముపనస్త అగ్నిషో మా విభ్రతమర్మతో నాప్యాయంతముశ్రియాహవ్యసూదా అస్మే ఫలాని భగవత్సు ధత్తం కృణుతం నాద్భరం సృష్టిమంతం ఇమాం సోమమర్హతే జాతవేదసే రసామివసం మాయే మామనీషయా భద్రాయిన ప్రమాదిరస్య సంసజ్జగ్నే లక్షే మారీరామా భయం తవ తస్మై త్వమాయజ శేషసా ధత్త గర్వాక్షే దిదధాతే సువీర్యం సదూదావనైనామస్మాత్యం భతిరగ్నే లక్షే మారీరామా భయం తవ సకేమత్పాదమిధం సాధయాదియస్మే దేవా హవిర సంజాహూతం స్వాహిత్యావహతాన్యోష్మస్యగ్నే రక్షే మారీరామా భయం తవ భరామేధ్వం ప్రణవామా హవీం శ్రీదే చిదయంతః పర్వణా పర్వణా భయం జీవాతమే ప్రతనం సాధయాధియోగ్నే రక్షే మారీరామా భయం తవ విశాం గోపాస్య చరంతి జంతవో దివచ్చయయుతచతుష్పదక్తుభిః చిత్ర ప్రకేతవృషసో మహాస్యగ్నే రక్షే మారీరామా భయం తవ మద్భర్యృతహోదాజి భూర్జ ప్రసాస్తాపోతా జనుడా పురోహితః విశ్వా విద్వాధీరవక్షస్యగ్నే రక్షే మారీరామా భయం తవ యోగశ్వరసుప్రదీకశ్రంగసి దూరే జక్షంధని దివాదీరోచసే రాత్యాశ్చిదంభో అదిదేవమస్యస్యగ్నే రక్షే మారీరామా భయం తవ పూర్వో దేవా భవతు సంగతో రథోస్మాకం సంసో అభ్యస్తు దూర్ఘ్యాః తదానీతముష్యతామసోగ్నే రక్షే మారీరామా భయం తవ వధైర్దుశ్వంసాపదూఢ్యో యహి దూరే భాజే అంతి పాకే చిదక్షిణా యజ్ఞాయ గణతే సుఖం గ్రధ్యగ్నే సఖ్యే మారీరామా భజం తమ యుక్తారుడారోహీతారథే పాతజూతారుడభస్యేవ తేరవాః ఆదిమతి మణినో ధూమకే తునాగ్నే సఖ్యే మారీరామా భజం తమ అధస్వనాదుతమిభ్యః పదత్రిణా ద్రక్షాయత్తే యపసాధోవ్యస్థిరన్ సుగం దత్తే లాభకేభ్యో రథేభ్యోగ్నే సఖ్యే మా యజ్ఞం మిత్రస్య వరుణస్య ధాయ దేవ జాతాం మరుతాం క్రేడో అద్భూతః మృడాదుభూత్మేషాం మనః పునరగ్నే రక్షేమానీడామాభయంతవ దేవో దేవానామసి మిత్రో అద్భుతో వసుర్వసూ నామసి చారురధ్వరే శర్మన్శామతవ సప్రథస్తమేగ్నే సఖ్యే మారీడామాభయంతవ తే భద్రం యత్సమిద్ధ స్వేదమే సోమాహుతో జర దేవృయత్తమః తిరత్రంద్రవీణం చ దాసుమేగ్నే సఖ్యే మారీడామాభయం తవ తస్మై త్వం సద్రవినో దదాసో నాఘాస్త్వమదితే సర్వదా యం భద్రేణ సమాసా చోదయాది ప్రజావతారాధా సాతే శ్యామ సత్వమగ్నే సౌభగత్వస్య విద్వానస్మాగమాయ ప్రతిరేహ దేవ కర్ణో మిత్రో వరుణో వామహంతామదే విశ్వసింధు పృథివీ ఉదద్యౌః భద్రం నో అపి వాదయమనాః హరిః దేవి రూపే జరదస్వత్సే అన్యాన్యా వత్సముపధాపయేతే హరిరణ్యస్యాం భవతి సుధావాన్ శుక్రో అన్యస్యాం దదృశే సువర్చాః తథేమం దక్షర్జనయం జగద్భవదం రాజోయుపతయో విభృత్రం ఇక్మానీకం స్వజత సంజనేషు విరోచమానం పరిభీం నయంతి త్రీణిజానా పరిభూషం చముద్రజేకం దివ్యేకమత్సు పూర్వామన ప్రతిశం పార్థివానామృతోన్మృతాధత్విరధామనష్టు కయిమం వో నిన్యమాచీకేతమత్సో మాతృర్జనయతస్వధాభిః భక్మీరాంగ్రభో అపసావస్థాన్ మహాన్ కవిర్నిశ్చరతి స్వధావాన్ ఆవిష్ట్యో వర్ధతే చారో రాజు సింహానామోర్ధస్తయతాముపస్థే ఉభే త్వష్టుర్విభ్య దుర్జాయమానాత్ ప్రతీతి సింహం ప్రతి జోషయేతే ఉభ భద్రజోషయేతేన మే నేగాభో నభాస్రాముపదస్థురే వైః తదక్షాణాం దక్షాపజర్బభూ భాగ్యంతియం దక్షిణతో హవిర్భిః ఉద్యం యమీతి సమితేవ బాహూ యతతే ధీమరంజన్ ఉచ్చక్రమత్కామజతే సిమస్మాన్నవా మాతృభ్యోపసనాజహాతి స్వేషం రూపం క్రేణుతముత్తరం యత్సం రంజానః సదా నేగోభిరద్భిః కవిర్బుద్ధం పరీమర్మృజ్యతే ధీస్వా దేవతా తా సమీతిర్బభూవ గురుతే జయ పర్యేది బుద్ధం విరోచమానం మహిళస్య ధామ విశ్వేభిరగ్నే స్వయసోభిరుద్ధో లబ్ధేభిః పాయుభిః పాయస్మాన్ ధన్వాన్ శ్లోకః కృణుతే గాతమూర్మ్యం శుక్రైరూర్మిభిరభిలక్షదీక్షాం విశ్వాసనాని జఠరేషు ధత్తేందం నవాసు జనది ప్రసూషు దేవానో అగ్నే సమిధా వృధానో రేవత్పామకశ్రవసే విభాహి తన్నా మిత్రో వరుణో మామహంతామదితి సింధుః పృథివీ ఉదద్యౌః స ప్రత్నథాసః సాజాయమానస్తద్యః కావ్యాని బలధత్త విశ్వాః ఆపస్త మిత్రం ధిననాజసాధన్ దేవాగ్నిధారయంద్రవినోదాం సపూర్వాయా నిమిదా గమ్యదాయోరివా ప్రజాజనయన్మనూనా దివస్వదాచక్ష సాధ్యాపవశ్చ దేవాగ్నిధారయంద్రవినోదాం నమీరం ప్రథమం యజ్ఞసాధం విసారీరాహుసమృజసారం ృష్ర్విద్ఘాతుందనాయాయ స్వర్విద్ విశాం గోపాజాధికారోదస్య దేవా అగ్నిం ధారయన్ రవినోదాం మేధాపయేషుమేకం సమీచీ జామారుక్మా అంతర్విభాదిదేవా అగ్నిం ధారయన్ రవినోదా రాజో బ్రహ్మ సంగమనో అమృతత్వం రక్షమాణాశయేనం దేవా అగ్నిం ధారయన్ రవినోదాజీనాజమానస్ సదస్తోపా భూరే దేవా అగ్నిం ధారయన్ రవినోదా ద్రవినోదాస్తునస్తునరస్యప్రయం ద్రవినోదాీరవతీమిషన్మాద్రవినోదారాసతే దీర్ఘమాయు దేవానో అగ్నే సమిధావిధానో రేవత్మావకస్రవసే విభాహి అన్నా మిత్రో వరో నామామహంతామతి సింధు పృథివీ ఉరజ్యో అపారస్తోసు జదఘమగ్నే సుశుద్ధ్యారయం అపారస్తోసు జదఘం సుక్షేత్రియాసూగాతుజావసూజా చ యజామహే అపారస్తోసు జదఘం ప్రయద్భందిష్టలేషాం ప్రాస్మాకాశ్చ సూరయా అపానస్వోజదఘం ప్రయత్తే అగ్నే సూరయోజాయే మహిప్రదే వయమ్ అపానస్వోజదఘం ప్రయదగ్నే సహస్వతో విశ్వతో యంతి భానవాః అపానస్వోజదఘం సమసి విశ్వతో మఖ విశ్వనః పరిభూరసి అపానస్వోజదఘం విషో నో విశ్వతో ముఖాదీనావేవ పారయ అపానస్తోజదఘం సరసింధోమివ నావజాతి వర్షా స్వస్తయే అపానస్తోజదఘం వైశ్వానరస్య సుమతో స్యా పరాజాహి కంభువనామభిశ్రీః ఇతో జాతో విశ్వమిదం విదష్టే వైశ్వానరో జాతతే సూర్యేన పృష్టో దివి పృష్టో అగ్నిః పృథివ్యాం పృష్టో విశ్వావోషధీరామీవేశ వైశ్వానరస్తహత పృష్టో అగ్నిస్తనోదివాసరిణః పాదునక్తం ఐష్ణానరతమతత్ సత్యమస్త్వస్మాన్ రాజో మఘవానస్తన్నా మిత్రో వరో నో మామహంతామది నిశ్చిందు పృథివీ ఉదరజో జాతమే దశేదునవామసో మామరాజీనతో నిదాహాదిమేదాః సహ పర్షదతి దుర్గాని విశ్వానామే వసింధుం దురిదాత్యగ్నిః స్వయోమృషావృష్ణేభిస్తమో రామహోదివ పృథివ్యాశ్చ సమ్రాట్ సదీనసత్వాహవ్యోభరేషు మరుత్వాన్నోభవత్యింద్రభూతి యస్యానాప్తః సూర్యస్యేభజామోభరే భరే వృత్రాజుష్మోస్తి వృషంతమస్తభిర్భిస్తేభిరేవైర్మరుత్వాన్నోభవత్యింద్రభూతి జీవోనయస్య నేత సోదుఖానాః పంథా సోయంతి సమతాపారీతాః రణద్వేషాస్తాదహి పౌంసేభిర్మరుత్వాన్నోభవత్యింద్రభూతి సో అంగీరోభిరంగీరస్తమభోద్మృషాభిస్తభిస్తభాసన్ వ్యక్తిభిర్వ్యక్తిజ్యేష్టో మరుత్వాన్నోభవత్యింద్రభూతి సదోనుభిన్న రుద్రేభిర్నిర్భాగ్యే సాధక్వామిత్రాని సమీనేభిష్టవస్యాని దూర్వన్ మరుత్వాన్నోభవత్యింద్ర సమన్యుని సమదానస్య కర్తాస్మాకే భిర్భిః సూర్యం సనత్ అస్మిన్నహంససత్వాది పునహూతో మరుత్వాన్నాభవత్ంద్రభూతి నమోదయోరణయన్ శూరదాతౌదం క్షేమస్య క్షితయః కృణ్వసత్రా విశ్వస్య కరుణశ్చేతయేకో మరుత్వాన్నాభవత్ంద్రభూతి సమత్సందసవోత్సవేషు నరో నరమవసేతం ధనాయ సో అంధే చిత్తమాజ్యోతిర్విదన్ మరుత్వాన్నాభవత్ంద్రభూతి సంజేనాయమతి ప్రాధాత దక్షిణే సంగృహీతా కృతాని సకీర్ణాధిత్సనీతాధనాని మరుత్వాన్నాభవత్ంద్రభూతి సగ్రామేభిస్తనీతాసరసేభిర్విదే విశ్వాభిక్ష్టిభిర్వా స్వపుంసేభిరూరదస్తేర్మరుత్వాన్నాభవత్ంద్రభూతి సగ్రామిభిర్యమజాతిమీఢేజామిభిర్వాపురుహూతయే వై అపాకస్య తనాయస్ జేఠే మరుత్వాన్నాభవత్ంద్రభూతి సమజ్రభృద్ధ్యురాభీమముగ్ర సహస్రజేతీధనుభ్రీషో నవసాన్నోభవత్ంద్రభూతి తరస్య వజ్రక్రందధిష్మత్స్వర్గాదివోరచేతో రవతస్మీవాన్ సంసజంతే సనయస్తం ధనాని మరుత్వాన్నోభవత్ంద్రభూతి యస్యాజస్రం సమధామాన ముక్తం పారిభుజద్రోదసి విశ్వదస్సి సపారిభక్తృభిర్మందసానో మరుత్వాన్నోభవత్ంద్రభూతి నయస్య దేవదేవతానమర్తా ఆపశ్చ న సవసో అంతమాపుః స ప్రణిక్పాత్పక్ష సాక్ష్మో దివశ్చ మరుత్వాన్నోభవత్ంద్రభూతి రోహిచ్ఛావా సుమనం సుర్ణరామేర్జుక్షారాయ రుద్రాశ్వస్య బృహన్ మంత్రం విభ్రాతి దూర్షదమం మంత్రాజీకేతనాహూషేషు భిక్షు ఏకత్యత్త ఇంద్రవృష్ణా భుక్తం వాణంతి రాధా రుద్రా స్వపృష్టిభిరం భరేణ సహదేవోభయమానస్సు రాధాః శూన్యాంశమోదయే వైర్హత్వా పృథివ్యాం సర్వాణి వర్హీత్ సక్షేత్రం సజీభిష్ణేభిస్తూర్యం సనాధమస్వజ్రాః విశ్వాహేంద్రో అధివక్తానో అస్తవాని కృతాస్తనుయామవాజం మిత్రోరుణో మామహన్ నామే సింధు పృథివీ ఉదయ